అలుకల కులుకుల అలివేణి, అలుకల కులుకుల అలివేణి, ప్రియ భామామణి సత్య భామామణి, భామామణి సత్య భామామణి. తగవులతోనే సగమైపోతే నగవులెన్నడే విరిబోణి, అలుకల కులుకుల అలివేణి, ప్రియ భామామణి సత్య భామామణి. చేరితే వద్దన వద్దు, వద్దంటే ఏమగును మరుపొద్దు. అవునవును లేదు నీ కన్న జాణ, శృతి లేని మితి లేని రాగాల వీణ, సిరులున్న చిన్నదానిక, సిరులున్న చిన్నదానిక. అవ్వ ఈ గది నన్ను వేడగా నేల సాత్రాజితి, సాత్రాజితి. అలుకల కులుకుల అలివేణి, ప్రియ భామామణి సత్య భామామణి, భామామణి సత్య భామామణి. అలుకలకైనా ఉన్నది హద్దు, చిలుకల కొలికి కలయిక ముద్దు. పారిజాతాల పరిమళమో, ఏ ప్రేమ గీతాల పరవశమో, ఊగింది మనసే అనురాగడాల, సాగిందిలే అభినవ రాసలీలా.